Who's the hero? Who's the hero? ఎంత పవర్ ఏమి ఫైరో తాట తీసే తాండవంలో విడే విడే జయించే జారో. Who's the hero? Who's the hero? ఎంత పవర్ ఏమి ఫైరో తాట తీసే తాండవంలో విడే విడే జయించే జారో. సాహసాల మారు పేరు గుండి చీరే వేగమైన ఆరో గుచ్చుకున్నదంటే లేదు లే టుమారో. Who's the hero? Who's the hero? ఎంత పవర్ ఏమి ఫైరో తాట తీసే తాండవంలో విడే విడే జయించే జారో. Who's the hero? Who's the hero? ఎంత పవర్ ఏమి ఫైరో తాట తీసే తాండవంలో విడే విడే జయించే జారో. మాయో మంత్రము కణికట్టో కల్పను కానే కాదులేరా ఈ హ్యూమన్ వాల్కెనో. మైండో యంత్రమో అనిపించే వేగమే హోల్డ్ ఆన్ తెలియదే వీడే మోడల్ ఇంజినో. Who's the hero? Who's the hero? ఎంత పవర్ ఏమి ఫైరో తాట తీసే తాండవంలో విడే విడే జయించే జారో. Who's the hero? Who's the hero? ఎంత పవర్ ఏమి ఫైరో తాట తీసే తాండవంలో విడే విడే జయించే జారో. One, two, three, and four, baby, shut yourself and lock the door. Ek, do, din ya chal, he'll get you wherever you are. Go, go, go, baby, go. Go as far as you can go. Nowhere is too far, ma'am. He'll drag you out of any jam. James Bondi, ara tise vadu. Spot petti neruga gol kotte kunda vadili pettadu. Who's the hero? Who's the hero? Ente paro Amy Faro. Start to tease it under my low. V-Day, change is our role. Who's the hero? Who's the hero? And the baro, Amy Fido. Start to tease it under my low. V-Day, change is our role.